Book 2 85 85 أسئلة الماضي 1 ప్రశ్నలు భూతకాలం 1 كم شربت మీరు ఎంత తాగారు كم اشتغلت మీరు ఎంత పని చేయగలిగారు కమ్ కతబ్త్ మీరు ఎంత రాయగలిగారు కైఫ నమత్ మీరు ఎలా పడుకున్నారు కైఫ నజహ్త్ ఫీ అల్ ఇమ్తిహాన్ మీరు పరీక్ష ఎలా పాస్ అయ్యారు కైఫ వజద్త్ అల్ తరీఖ్ మీరు దోవ ఎలా కనుక్కున్నారు مع من تكلمت؟ మీరు ఎవరితో మాట్లాడారు؟ مع من تواعدت؟ మీరు ఎవరితో కలిసారు؟ مع من احتفلت بعيد ميلادك؟ మీరు ఎవరితో కలిసి జన్మదినాన్ని జరుపుకున్నారు؟ اين كنت؟ మీరు ఎక్కడ ఉన్నారు؟ اين كنت تسكن؟ మీరు ఎక్కడ ఉండేవారు ఐన కుంత తష్టగిల్ మీరు ఎక్కడ పనిచేసేవారు మాذا నసహత్ మీరు ఏమి సూచిస్తారు మాذا అకల్ట్ మీరు ఏమి తిన్నారు మా అల్లది ఆరిఫ్తుహు ఆన్ తజ్రుబ మీరు ఏమి అనుభవించారు كم كانت سرعتك في السير؟ మీరు ఎంత వేగంగా బండిని నడిపారు? كم مدة طيرانك؟ మీరు ఎంత సేపు ఎగరగలిగారు? كم الارتفاع الذي قفزته؟ మీరు ఎంత పైకి ఎగరగలిగారు? الرجاء الذهاب إلى www.book2.de لمطالعة الكتب مع الدروس الصوتية